సత్యస్వరూపి వైన దేవా సర్వోన్నతుడా సకల సృష్టి నిర్మాత తండ్రి కుమార పరిశుద్ధాత్మా త్రియేక దేవా నిత్యము సేతుమయా నీ నామ సంకీర్తనా సత్యవేద సంకీర్తన సత్యవేద సంకీర్తన గతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసెదన్ యేసయ్యా కనికరించుమయా యేసయ్యా నన్ను కనికరించుమయా యేసయ్యా నన్ను కనికరించుమయా ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడిదన్ గర్భమున రూపించకమునుపే నీ సేవ కొరకై నన్ను ఎన్నుకున్నావు నా తల్లి గర్భమున రూపించకమునుపే నీ సేవ కొరకై నన్ను ఎన్నుకున్నావు నీవే నా దైవము నీవే నా సర్వము నీవే నా దైవము నీవే నా సర్వము నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు నీవే నా గమ్యము నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు నీవే నా గమ్యము ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడిదన్ తొలినాటి నుండి ఈనాటి వరకు నీ రెక్కల చాటున నన్ను భద్రపరిచావు. తొలినాటి నుండి ఈనాటి వరకు నీ రెక్కల చాటున నన్ను భద్రపరిచావు. నీవే నా దైవము, నీవే నా సర్వము, నీవే నా దైవము, నీవే నా సర్వము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడిదను. అధమ గతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదను. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడిదను.